కాంతి వేగం ఎలా తెలుసుకున్నాం? పుస్తకం పదవ భాగం. కాంతి వేగాన్ని కొలిచే కృషిలో తదుపరి మైలురాయిని చేరుకున్నవాడు జర్మన్ అమెరికన్ శాస్త్రవేత్త ఆల్బర్ట్ అబ్రహాం మికెల్సన్. 1878లో ఇతడు ఈ సమస్య మీద పనిచేయటం మొదలుపెట్టాడు. ఫోకాల్ట్ అవలంబించిన పద్ధతినే ఇతడు అవలంబించిన ఆ పరికరాన్ని మరింత సునిశితంగా తీర్చిదిద్దాడు. ఫోకాల్ట్ వాడిన పరిభ్రమించే అద్దపు పరికరంలో కాంతి బిందువు తెర మీద 1/40 అంగుళం దూరం మాత్రమే పక్కకు జరుగుతుంది. అంత చిన్న దూరాన్ని ఖచ్చితంగా కొలవటం కష్టం. మికెల్సన్ వాడిన పరికరంలో కాంతి బిందువు 5 అంగుళాలు పక్కకు జరుగుతుంది. 1879లో ఇతడు తను తీసుకున్న కొలతల ప్రకారం కాంతి వేగం సెకనుకు 186,355 మైళ్ళు అని నిర్ణయించాడు. పూర్వపు కొలతల కన్నా ఇది మరింత మెరుగైన కొలత. అసలు విలువ కన్నా ఇది సెకనుకు 73 మైళ్ళు మాత్రమే ఎక్కువ. అప్పుడు ఆ తర్వాత అతడు కాంతికి సంబంధించి చేసిన కృషికి మన్ననగా 1907లో అతడికి నోబెల్ బహుమతి లభించింది. కాంతి వేగానికి ఇంకా ఖచ్చితమైన కొలతలు సాధించాలన్న ఉద్దేశంతో మికెల్సన్ పూర్వీకులైన గెలీలియో ఫిజోలు చేసినట్టే కొండల మీద ప్రయోగాలు చేయాలని నిశ్చయించాడు. అతడు ప్రయోగశాలలో సాధించిన ఫలితాలు అత్యుత్కృష్టమైనవి. అయినా కూడా అంతే సునిశితమైన పరికరాలతో దూరాలు పెంచుతూ పోతే మరింత ఖచ్చితమైన కొలతలు సాధించడానికి వీలవుతుందని అతడు భావించాడు. 1923లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో 2 కొండలను ఎంచుకొని ప్రయోగానికి సన్నాహాలు చేసుకున్నాడు మికెల్సన్. ఫిజో వాడిన కొండల మధ్య దూరం కేవలం 5 మైళ్ళే. కానీ మికెల్సన్ వాడిన కొండల మధ్య దూరం 22 మైళ్ళు అయితే గెలీలియో కన్నా ఫిజో కన్నా కూడా మికెల్సన్ వాడిన కాంతిపుంజాలు మరింత తీక్షణమైనవి. మికెల్సన్ విద్యుత్ దీపాలు వాడాడు కాబట్టి ఆ పుంజం 22 మైళ్ళ దూరం ప్రయాణించి తిరిగి వచ్చాక కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేగాక 2 కొండల మధ్య దూరం ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాడు మికెల్సన్. ఇప్పుడు కాంతి వేగాన్ని కూడా ఖచ్చితంగా కొలవగలడు. ఊరికే 22 మైళ్ళు అంటే సరిపోదు. కొండల మీద తను పెట్టిన పరికరాల మధ్య దూరం జాగ్రత్తగా అంచనా వేశాడు. ప్రయోగ దోషం 1 అంగుళానికి మించి ఉండదని నిర్ధారించుకున్నాడు. మికెల్సన్ వాడిన పరిభ్రమించే అద్దానికి 8 ముఖాలు ఉన్నాయి. మిగతా అద్దాల విషయంలో కన్నా వాటి నుండి పరిభ్రమించే కాంతిరేఖ తెర మీద మరింత ఎక్కువగా స్థానభ్రంశం చెందుతుంది. ఆ విధంగా తన ప్రయోగ పరికరాలకి మెరుగులు దిద్దుకుంటూ మళ్ళీ ప్రయోగాలు చేసి కాంతి వేగాన్ని కొలిచాడు. కాంతి వేగానికి తను సాధించిన ఫలితాలలో అసలు విలువకి అత్యంత సన్నిహితంగా వచ్చిన విలువ సెకనుకు 186,295 మైళ్ళు. ఈ విలువ నిజంగా చాలా ఖచ్చితమైనది. అసలు విలువ కన్నా అది కేవలం సెకనుకు 13 మైళ్ళు మాత్రమే తక్కువ. మికెల్సన్కి తన ఫలితాల పట్ల ఇంకా తృప్తి కలగలేదు. కాంతిపుంజాన్ని గాల్లోంచి ప్రసరింపజేయటం వలన కాంతి కాస్త నెమ్మదిస్తుంది. ఎందుకంటే గాలికి కాస్తంత వక్రీభవన గుణకం ఉంది. కాంతి అసలు వేగాన్ని ఖచ్చితంగా కొలవాలంటే గాలిలో కాక శూన్యంలో కాంతి వేగాన్ని కొలవాలి. రోమర్ బ్రాడ్లీలు అంతరిక్షంలో సుదీర్ఘ దూరాలు ప్రయాణిస్తున్న కాంతి వేగాన్ని కొలిచారు. కాబట్టి వాళ్ళు కొలిచింది శూన్యంలో కాంతి వేగాన్ని. కానీ వాళ్ళు వాడిన పరికరాల్లో సునిశితత్వం ఎంతగా కొరవడిందంటే శూన్యంలో కాంతి వేగం కొలిచిన ఫలం దక్కలేదు.